మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వాన చెల్లి. గువ్వంటే గువ్వా కాదు, గొరవంక గాని. వంకంటే వంక కాదు, నెలవంక గాని. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.